దసేంద్రియములు బుద్ధీంద్రియాణి శ్రవణం త్వగక్షి ఘ్రాణం చ జిహ్వా విషయావబోధనాత్ వాక్పాణి పాదాగుదమప్యుపస్థం కర్మేంద్రియాణి ప్రవణాని కర్మను. 94. శ్రవణం చెవి త్వక్చర్మము అక్షి కన్ను ఘ్రాణం చ ముక్కు జిహ్వ నాలుక ఇవి విషయావబోధనాత్ విషయములను గ్రహించుట వలన బుద్ధీంద్రియాణి బుద్ధీంద్రియములు వాక్పాణిపాద దకేంద్రియములు 141. వాక్కు హస్తములు పాదములు గుదం గుదస్థానము ఉపస్థం ఉపస్థయు కర్మసు ప్రవణాని ఆయా పనులు చేయుటయందు ఆసక్తి గల కర్మేంద్రియాణి కర్మేంద్రియములు శ్రవణం సస్కులి చేగోని ఆకారముతోనున్న కణముచే అవచ్ఛిన్నమగు ఆకాశమైన శ్రోత్రము త్వక్ చర్మమందున్న ఇంద్రియము అక్షినేత్రగోళ అవచ్ఛిన్నమైన నేత్రగోళములోనుండు చక్షురింద్రియము ఘ్రాణం నాసా ప్రదేశమునందున్న ఘ్రాణేంద్రియము జిహ్వరసనేంద్రియము ఈ ఐదును శబ్దస్పర్శ రూపగంధరసాత్మకములగు విషయముల జ్ఞానమును కలిగించుట వలన జ్ఞానేంద్రియములని కథ్యస్తే ఈ చెప్పబడుచున్నవి అని అధ్యాహారము. వాక్మాటలాడడు స్వభావము గల వాగింద్రియము పాణి గ్రహించు స్వభావము గల హస్తేంద్రియము పాఠ నడచు స్వభావము గల పాదేంద్రియము శరీరమునందలి కఠిన ద్రవరూపములగు హే భాగములను విడుచుటకు హేతువులగు గుదోపస్థాములు ఇవి. ఈ మాటలాడుట మొదలగు కర్మలకు హేతుభూతము లఘు కర్మేంద్రియములని ఉచ్యస్తే చెప్పబడుచున్నవి అని అధ్యాహారము వచనాది కర్మలయందు వ్యగ్రములైయుండుట వీటి కాపేరు వచ్చుటకు కారణము అవ. ఈ విధముగా 10 బాహ్యేంద్రియములను గూర్చి చెప్పి ఈ ఇంద్రియములన్నీ దేని సంబంధముచే పనిచేయుటకును జ్ఞానమును కలిగించుటకును సమర్థము లగుచున్నవో ఏది లేనిచో అవి పనిచేయజారుకున్నవో అట్టి ప్రధానమగు అంతఃకరణమును అది 4 విధములను విషయమును ఇందులకు కారణమును చెప్పుచున్నాడు.